నచికేతుని యమద్వార ప్రవేశము. నచికేతుడు సూక్ష్మదేహి అయి ఆతివాహిక దేహంతో మనోదేహంతో యమలోకంలో ప్రవేశించి యమలోకపు ప్రవేశద్వారాలు సమీపించాడు. అక్కడి యమలోకపు ద్వారపాలకులు నచికేతుని ద్వారం దగ్గరే ఆపివేశారు. యమభటులు, ఓ నచికేత నామధేయ జీవాత్మ, నీయందు నరక ద్వారాన్ని ప్రవేశించే లక్షణములు కనబడటంలేదయ్యా. నీపట్ల ఇంకా నీ వర్తమాన భౌతిక దేహ సంబంధమైన ఆయువు తొణికిసలాడుతూ కనిపిస్తోంది. నీకు ఈ ద్వారాలు ప్రవేశించే అనుమతి లేదు. అయినా ఇక్కడికి ఎట్లా రాగలిగావు? వెళ్ళు వెళ్ళు, తిరిగి నీ భౌతిక దేహం ఆశ్రయించు. నచికేతుడు, అయ్యలారా, నేను కర్మమార్గంగా ఈ నరకద్వారాలు సమీపించటం లేదన్నమాట వాస్తవమే. అయితే మా తండ్రిగారైన వాజశ్రవసువు విశ్వజిత్ యాగ కార్యక్రమంలో అంతర్భాగంగా సర్వస్వదానంగాయమధర్మరాజుల వారికి నన్ను సమర్పించారు. అందుచేత యాగ విధానము అనుసరించి నేను యమభగవానుల వారి సేవకై ఇక్కడికి వచ్చాను. యమభటులు, యాగకర్తచే ఫలప్రదాన రూపంగా నీవు యమభగవానునికి సమర్పించబడ్డావా? ఇటువంటి దానము మేము కని విని ఎరుగమే. అయినా ఇది మృత్యుద్వారం. ఈ ద్వారం గుండా భౌతిక దేహం నుండి మరణించిన వారికి మాత్రమే ప్రవేశం ఇవ్వాలని మాకు నియమించబడిన ఆజ్ఞ. అందుచేత మిమ్ములను అనుమతించము. వెళ్ళు, దేహంలో తిరిగి ప్రవేశించు. నచికేతుడు, పోని, ఒక సహాయం చేయండి. శ్రీ వాజశ్రవసువు కుమారులలో మధ్యముడన నచికేత నామధేయ జీవుడు విశ్వజిత్ యాగానంతరము చేస్తున్న సర్వస్వదానక్రియలలో పశుసంపద సమర్పణగా తమకు సమర్పించబడి మిమ్ములను సేవించటానికై ఇక్కడ వేచి ఉన్నాడని మృత్యుదేవులకు యమధర్మరాజుల వారికి తెలియజేయండి. నేను ఇక్కడే వారి ఆజ్ఞ కొరకే వేచి ఉంటాను. యమభటులు, ఇదంతా భలే బాగున్నదయ్యా. మేము మా అధికారుల అనుజ్ఞ లేనిదే ఈ ప్రదేశం విడచి వెళ్ళము. అయినా యమధర్మరాజుల వారు వేరే చోటికి వెళ్ళి ఉన్నారు. 3 రోజుల తరువాత గాని రారు. అందుచేత నీవు నీ భౌతిక దేహంలో ప్రవేశించు. ఇక వెళ్ళు, తరువాత అవన్నీ చూచుకోవచ్చు. నచికేతుడు, ఓ మహానుభావులారా, యమభటులారా, యమధర్మరాజుల వారికి యాగఫల ప్రదానంగా సమర్పించబడటంచేత నేను వారి ఆజ్ఞాబద్ధుడను. వారి ఆజ్ఞ లేనిదే ఎటూ వెళ్ళను. వారు వచ్చేవరకు ఇక్కడే వేచి ఉండి వారిని దర్శించుకుంటాను. అటు తరువాత వారు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగానే అగుగాక. ఇక మీ పని మీరు చూచుకుంటూ ఉండండి. ఈ విధంగా పలికి ఆ నచికేతుడు నరకద్వారముల సమీపంగా యమధర్మరాజు రాకకే వేచి ఉండనారంభించాడు. యమభటులు ఇక చేసేదేమీ లేక తమకు విధించబడిన కార్యక్రమములలో నిమగ్నమైనారు. ఈ విధంగా 3 రోజులు గడచిపోయాయి. 3 రోజుల తరువాత ఒకానొక సమయంలో యమదేవులవారు మహిషవాహనులే నిజలోకంలో ప్రవేశిస్తూ రాజద్వారము వద్ద వేచి ఉన్న నచికేతుని గమనించి కించిత్ ఆశ్చర్యచకితులైనారు. దివ్యదృష్టితో విషయమంతా గమనించారు. ఆ బాలుడిని సమీపించారు. ఆ బాలకుడు తటాలున లేచి లోకగురువగు యమధర్మరాజుకు సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించాడు. అప్పుడు ఆయన చిరునవ్వుతో ఆ పిల్లవాని చెయ్యి పట్టుకుని తన అంతఃపురం వెపుగా తీసుకుని పోసాగారు. అంతఃపురంలో తన రాణిని పిలిచి ఇట్లా అన్నారు. యమధర్మరాజు, ఓ ప్రియసఖీ, ఈ పిల్లవాడిని చూచావా? ఈతడు తండ్రి చిరాకుగానో పరాకుగానో పలికిన సర్వస్వదాన వేదమంత్రమును ఆశ్రయించి మనలోకంలో తనకు తానుగా ప్రవేశించాడు. ఈతడు మూతుడు కాదు. కాబట్టి ఈ విధంగా అగ్నిదేవుని రూపంగా మన ఇంటికి వచ్చిన ఈ బ్రాహ్మణవటువు మనకు అగ్నిదేవునితో సమానమైన అతిథిదేవుడు. విశ్వానరః ప్రవిశతి అతిథి బ్రాహ్మణో గృహాన్ తస్య ఏతాం శాంతిం కుర్వంతి వ్యవస్వతోదకం విశ్వ నరాజ్ఞ రూపంగా అతిథి గృహస్థుని ఇంట్లో ప్రవేశిస్తాడు. మనం వారిని గృహస్థ ధర్మంగా అన్న పానములు సమర్పించి సశాంతింపజేయాలి కదా. అగ్నిరూపుడు వచ్చిన అతిథిని ఏ గృహస్థుడు ఆదరణగా వ్యవస్వతోదక అన్నపానాదులతో సశాంతింపజేయడు. అట్టి వెద్ది గృహస్థుని ఆశలు, ఆకాంక్షలు, సత్సంగ ఫలాలు, సత్యవాక్ మహిమలు పొందవలసినవి, పూర్తి కావలసియున్న కార్యక్రమాలు భంగపాటు పొంది ఎదురువస్తాయి. కలసి రావలసిన కాలం వెనుతిరిగిపోతుంది. అందుచేత ఈ అతిథి దేవుని మనం సంతోషింపజేసి ఉత్తమ ప్రయోజనశీలురం అవుదాం. ఓ బ్రాహ్మణ బాలక, ఓ మా అతిథి దేవ, ఓ నచికేత, నీ యొక్క శాశ్వతానంద శుద్ధ చైతన్యాత్మకు ప్రణామములు. మాపై కోపగించకు. హే బ్రహ్మన్, నమస్కారము. నీవు నా గృహానికి వచ్చి అతిథిగా ఉండి 3 రోజులు మాచే ఉదక అన్న పానాదులు సమర్పించబడకుండానే ఉన్నావు కదా. అందుచేత అందుకు ప్రతిగా నీకు 3 వరాలు ఇచ్చి నిన్ను సంతోషింపజేసి దోషనివృత్తిని పొందాలని నేను నిర్ణయించుకున్నాను. మరొక విషయం, నీ అంతటా నీవే దానం ఇవ్వబడినట్లుగా భావన చేసి మాలోకం వచ్చావని గమనించాను. నీకు ఇంకా 2 సంవత్సరాలు భూమిపై నచికేత నామదేహముతో జీవించుటకై కాలనిర్ణయమే ఉన్నది. నీవు మరల భూమిపై దేహముతో తిరిగి జీవించనున్నావు. కనుక మరల జీవించాలి అని నీవు కోరుకోవలసిన పనిలేదు. అది నీకు ఉపలబ్ధమయ్యే ఉన్నది కదా. ఇక నీకు ఇప్పుడు ఇచ్చిన 3 వరాలు అడిగి స్వీకరించు. అతిథి అనస్నదోషము, అతిథికి భోజనం పెట్టని దోషమును నాకు కలుగకుండా శాంతి సంతోషములు కలుగజేయి. నచికేతుడు, హే మృత్యుదేవ, మీ ధర్మ నిరతి అమోఘం, శ్లాఘనీయం. మీకు సమర్పించబడుటచే నేను సదా మీ సేవకుణ్ణే. మీ నిర్ణయమును అనుసరించి తిరిగి నచికేతనామధేయ దేహమును ధరిస్తాను. నా సర్వస్వమును మీ సేవయందు నియమించబడినట్టిది మీకు చెందినదిగా భావించి జీవితమును సేవక భావంతో కొనసాగిస్తాను. అట్లాగే మీ ఆజ్ఞను శిరసావహించే నిమిత్తమే మిమ్ములను ఇప్పుడు 3 వరాలు కూడా కోరుకుంటాను. మీకు పరమశాంతము, ఐశ్వర్యము అగుగాక. మీ కరుణకు, అనుగ్రహమునకు కృతజ్ఞుణ్ణి. మొదటి వరము, నా మొట్టమొదటి వరము ఏమిటో అడుగుతున్నాను, వినండి. ఓ వరప్రదాత, నా తండ్రిగారైన వాజశ్రవసు నామధేయులగు గౌతములు ఆతురత తీరినవారై శాంత మనస్కులు అయ్యెదరుగాక. వేదనలన్నీ తొలగ సంతుష్ట చిత్తులు అయి నా పట్ల కోపతాపములు లేకుండా ఉండెదరుగాక. మీచే మరల సృష్టించబడిన నన్ను నా యథాతథమైన దేహముతో చూచి గుర్తించి ప్రేమగా ఇతహపూర్వంలాగా తన సమీపానికి ఆహ్వానించెదరుగాక. ఇది నేను కోరుకునే మొట్టమొదటి వరం. యమధర్మరాజు, అట్లే అగుగాక. మృత్యుముఖం నుండి వెలువడి నాచే తిరిగి సృష్టించబడినప్పుడు నిన్ను చూచి ఔద్దాలకుడు ఆరుని అయిన నీ తండ్రిగారు ఇదివరకటిలాగానే గుర్తిస్తారు. నిన్ను చూచుకుని రాత్రికి హాయిగా నిదురిస్తారు. ఆయనకు నీపై కోపం ఉండదు. పూర్వంలాగానే నీతో ఎంతో ప్రేమగాను ఆప్యాయంగాను ఉంటారు. మంచిది, ఇప్పుడు నీ 2వ వరం కోరుకో. 2వ వరము, నచికేతుడు, కృతజ్ఞుణ్ణి స్వామి, ఇక 2వ వరం కోరుకుంటున్నాను, వినండి. హే మహాత్మా, మా లోకంలో మేము దేహబద్ధులమే. ఈ దేహముపై అవినాభావంతో దేహముపై ఆధారపడి ఉన్నవారమే జీవిస్తూ ఉంటాం. ఎంతగా ఆయుష్షు ఉన్నప్పటికీ ఎప్పుడు మరణిస్తామో తెలియక ఎప్పటికప్పుడు కొంత భయపడుతూనే ఉంటాం. అయితే మానవులు ఉత్తమ యజ్ఞములు ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుందని, అట్టి స్వర్గలోకంలో అయ్యో ఈ శరీరానికి ఎప్పుడు ఏమవుతుందో అనే మృత్యుభయం ఉండదని మా పురాణ ఇతిహాస ప్రవక్తలు చెప్పుచూ ఉంటారు. స్వర్గలోకంలో వృద్ధాప్యముగాని మృత్యువుగాని ఏమాత్రం ఉండవుట. అనగా అక్కడకు మీరు ప్రవేశించనే ప్రవేశించరు. అక్కడి వారికి ఆకలి దప్పికలు కూడా ఉండవని వింటూ ఉంటాం. వారు శోకము, ఆదుర్ద, భయము, దిక్కుతోచకపోవటం ఇటువంటివన్నీ అధిగమించి వేసి ఉంటారట. అటువంటి స్వర్గలోకంలో ప్రవేశించటానికి సహకరించగల సులభము సుందరము అయిన యజ్ఞము యజ్ఞ విధానమునకు మీరు అధిదేవత అని, అట్టిది మీకు మాత్రమే సవివరంగా తెలుసునని నేను పెద్దలు చెప్పగా విని ఉన్నాను. ఓ మృత్యు అధినేత, నిర్వర్తించటానికి అనేక మందికి సులభంగా ఉండే అటువంటి అగ్ని కార్యాన్ని యజ్ఞమును మీరు ఎదిగియే ఉన్నారు కదా, దానిని నాకు దయతో ఉపదేశించండి. ఆ విధి విధానం మీ దగ్గర తెలుసుకుని ఇక్కడే నేను నిర్వర్తించే భాగ్యమును ప్రసాదించండి. ఇది నేను మా సహ మానవులకు ఉపదేశిస్తాను. అప్పుడు వారు కూడా ఆ యజ్ఞమును నిర్వర్తించి సులభంగా స్వర్గలోకం పొందటానికి అర్హులే ఆనందిస్తారు. నాకు ప్రాప్తించిన ఈ మీ సందర్శనము లోకములకు ఆ విధంగా ఉపయోగపడాలని నా అభిలాష. కనుక నాకు వరంగా ఆ స్వర్గ ప్రసాదితమగు యజ్ఞమును విధి విధానంతో సహా ఉపదేశించి తద్వారా ఈ నా శిష్యత్వమును అంగీకరించండి. యమధర్మరాజు, ఓ ప్రియ నచికేత, నీ ఈ రెండవ వరం నాకు మరింతగా సంతోషం కలుగజేస్తోందయ్యా. అవును, అటువంటి సులభతరమైన అగ్ని కార్యమును దేవదేవుడగు పరమేశ్వర ప్రసాదితంగా నేను ఎడిగి ఉన్నాను. ఆ అగ్ని కార్యము అన్ని లౌకిక పారలౌకిక కోర్కెలు తీర్చగలిగినది. అది యజ్ఞద కక్షులగు కొద్దిమంది వేద విద్వాంసుల హృదయ గుహలలో దాగి ఉన్నది. అది నీకు విధి విధానంగా బోధిస్తాను. అంతేకాదు, సహజీవుల సుఖ ఐశ్వర్యములను దృష్టిలో పెట్టుకుని అడిగావు కదా, నీ చరిత్ర లోక ప్రసిద్ధమవుతుంది, నీవు ధన్యుడవవుతావు. నీచేత 3 సార్లు ఇక్కడే నిర్వర్తింపజేస్తాను. ఋత్విక్కులను, అధిదేవతలను, దిక్పాలకులను ఎట్లా ఆహ్వానించాలో, ఎట్లా మంత్రముగ్ధంగా అగ్నికార్యం ప్రారంభించాలో, ఏ మంత్రోచ్చారణలతో నిర్వర్తించాలో ఇవన్నీ ముందుగా బోధిస్తాను. అటు తరువాత నీవు కోరినట్లుగా నీచేత 3 సార్లు నిర్వర్తింపచేస్తాను. అంతేకాదు, ఇంకొక విషయం, జగత్తుకు మూలమైన అగ్నిదేవుని ఆరాధనతో కూడిన ఈ యజ్ఞము ఇక ముందు భూమిపై నీ పేరు మీదుగా నాచికేత యజ్ఞము అని యజ్ఞశాస్త్రములందు ప్రసిద్ధమే ఉండుగాక. లోకమునకు సహజీవులకు క్షేమము కలగాలని కోరే నీవంటి వారంటే నాకు ఎంతో ఇష్టం. అందుచేత ఇదిగో, అనేక రంగుల పూలతో నిర్మించబడిన ఈ పూదండ గార్లాండ్ ను సన్మానపూర్వకంగా బహూకరిస్తున్నాను. ఈ యజ్ఞమును 3 సార్లు ఎవ్వరు నిర్వర్తిస్తారో వారు మృత్యుమృత్యు తదనంతర దుర్భర స్థితులన్నీ త్రుటిలో దాటిపోతారు. జన్మ మృత్యు మధ్యస్థితుల నుండి తరిస్తారు. ఈ నాచికేత యజ్ఞం బ్రహ్మదేవుని ముఖతః ప్రసాదించబడినది సుమా. ఇట్లా పలికి యమధర్మరాజు నచికేతునకు యజ్ఞ పరికరాలు, యజ్ఞ విధానం అనుసంధానం, ధ్యాన నిష్టాదులు, యజ్ఞ పరిసమాప్తి, యజ్ఞ సమర్పణ విధానం, లోకశాంతి, లోక కళ్యాణ ప్రవచన మంత్రాలు, అవబృద స్నానము మొదలైనవన్నీ విధి విధానంగా బోధించారు. అప్పటికప్పుడే యమభగవానని ఋత్విక్ పర్యవేక్షణలో 3 సార్లు ఆ నచికేతుడు నాచికేత యజ్ఞమును నిర్వర్తించి మృత్యుపాశముల నుండి విడివడినవాడయ్యాడు. యమధర్మరాజు, ఓ నచికేత, ఈ విధంగా ఈ నాచికేత యజ్ఞమును 3 సార్లు నిర్వర్తించి ధన్యుడవయ్యావయ్యా. ఇక ఇప్పుడు 3వ వరం నిస్సంశయంగా నీకు ఇష్టమైనది కోరుకో. 3వ వరము, నచికేతుడు, ఓ లోకగురు, యమధర్మరాజా, మేము మానవులం అనివార్యంగా మృత్యువును పొందవలసినదే కదా. అయితే మృత్యువు తరువాత ఏమవుతుంది? అనే విషయం అప్పుడప్పుడు శాస్త్రకారుల చర్చనీయాంశంగా ఉంటూ వస్తోంది. మృత్యువు అనుస్థితి ఎట్టిది, అటు తరువాత ఆ మృతుని స్థితిగతులు ఎట్లా ఉంటున్నాయి అనే విషయంలో మా భూలోకంలో రకరకాల అభిప్రాయాలు జనులు కలిగి ఉంటున్నారు. ఒకటి, మృత్యువు తరువాత జీవుడు ఉనికిని కలిగియే ఉంటాడు, అతడు నశించటం లేదు, దేహం మాత్రమే కోల్పోవుచున్నాడు. దేహి యథాతథం. రెండు, మృత్యువుతో బాటే దేహము, జీవుడు, ఈ రెండూ నశిస్తున్నాయి. ఈ విధంగా పరస్పర వ్యతిరిక్తమైన అభిప్రాయాలు, వాదోపవాదములు లోకంలో ప్రచారంగా ఉన్నాయి. స్వామి, మృత్యువు తరువాత ఈ జీవునికి స్థితి ఎట్టిది అనే విషయం మీచే బోధింపబడిన వాడినే తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మీరు నాకు సద్గురువులే. జీవాత్మ స్వరూప స్వభావములు, మృత్యువు, మృత్యుతదనంతరము అనే విషయాలు బోధించండి. ఇదే నేను మిమ్ములను అభ్యర్థించే మూడవ వరం. యమధర్మరాజు, ఓయి నచికేత, ఆశ్చర్యం, అతి సంక్లిష్టమైన పెద్ద విశేషమే అడిగావు. నీవు మృత్యువు గురించి అడుగుతావని ఊహించనే లేదయ్యా. నీవు అడగటం మంచిదే, కాని అది దేవతలంతటి వారికి కూడా అంత సులభంగా అర్థం కాని విషయం. నీవా ఒక 7 సంవత్సరాల మానవ బాలకుడివి కదా, అది అంత తేలికగా అర్థమయ్యే విషయమేమీ కాదు. ఎందుకంటే అది అత్యంత ప్రజ్ఞ సూక్ష్మదృష్టి కలవారికి మాత్రమే అవగతమవుతుంది. అందుచేత నీవు నీకు ఇష్టమైన ఇంకేదైనా వరం కోరుకో. అంతేగాని మృత్యువు, మృత్యు తదనంతర స్థితిగతుల గురించి మాత్రం మరల నన్ను అడుగవద్దు సుమా. సృష్టిలో ఏదైనా విశేషమును వరంగా కోరుకో, అంతేగాని సృష్టికి అతీతమైనది కోరుకోకు. నచికేతుడు, ఆహా, దేవన్హ అత్రాపి విచికిత్సితం కిల. అది దేవతలంతటి వారికి కూడా సందేహాలు కలిగించేంతటి విషయమా? ఆశ్చర్యమే. అనగా మీరే ఒప్పుకుంటున్నారు కదా. మృత్యు విషయంలో చాలా చాలా మందికి సందేహాలు ఉంటూ ఉంటాయని. మానవుణ్ణి, అల్పజ్ఞుడిని, నాకు సందేహం కలగటంలో ఆశ్చర్యమేమున్నది? మీరో మృత్యుదేవత, మృత్యు వ్యవహారానికి అధిపతి. యు ఆర్ ది అథారిటీ ఫార్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెత్. అంతటి మీ వద్దే నాకు అది తెలియకపోతే ఇక నాకు చెప్పగలిగేవారెవరూ తానసపడతారు చెప్పండి. అందుచేత నాకు మృత్యువు మృత్యుతదనంతర స్థితి గురించే వరరూపంగా బోధించండి. మరింకే వరమూ నాకు అవసరం లేదు. యమధర్మరాజు, నాయనా. నచికేత, నా మాట విను. ఏతత్తుల్యం యది మన్యసే వరం వృణీస్వ, మృత్యువు యొక్క స్థితిగతుల గురించి మాత్రం నన్ను అడగకయ్యా. నీకు ఇంక ఏం కావాలన్నా సరే కోరుకో. నిండు 100 ఏళ్ళు ఆయుష్షు కావాలా అడుగు. ముద్దులోలికే కుమారులు, మనుమలు, మునిమనుమలు కావాలా? గొప్ప పశు సంపద, ఏనుగులు, బంగారం వంటివి కావాలా? గుగ్గాలు మొదలైన గొప్ప సంపదలు కావాలా? అతి విశాలమైన భూమికి యజమానివి కావాలా? కోరుకో. కాదు, నేను బతకాలని అనుకున్న నాళ్ళు బ్రతికి ఉండాలి అని అడుగుతావా? నీకు ఇచ్చా మరణం వరంగా ఇస్తాను. నీవు అడిగిన వరంతో సమానమనుకునే మరింకే వరమైనా సరే ప్రసాదిస్తాను. సువిశాలమైన అనేక భూములు నీకు సొంతం కావాలా? పోనీ, ఏది కోరుకుంటే అది నాకు వెంటనే లభించాలి అని కోరుకుంటావా? సరే కోరుకో. మీ మానవ లోకంలో ఏ అభీష్టాలు నెరవేరటం అతి దుర్లభమని జనులు అనుకుంటూ ఉంటారో అటువంటిది ఏదైనా సరే అడుగు. సుందరకన్యలు, రథాలు, నిరంతరం నీ గుణగణాలు, అనేకమంది పొగిడే గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు, ఎత్తెన భవనాలు, ఇవన్నీ నీకు లభించేటట్లు చేస్తాను. అందుచేత నచికేత, మృత్యు తదనంతరం స్థితి ఏమిటి అనే ప్రశ్న మాత్రం విరమించు. సరేనా? ఏది? ఇంకేం కావాలో నీ మూడవ వరం అడుగు. నచికేతుడు, స్వామి, మీకు తెలియనిది ఏమున్నది? స్వోభావో మర్త్యస్య యత్ అంతక ఏతత్ ఓ అంతక దేవ. ఈ మా భౌతిక దేహాలు ఎప్పుడు నేలకూలుతాయో ఎవ్వరం చెప్పగలం? రేపటి రోజుకు ఇవి ఉంటాయో ఉండవో కూడా నమ్మజాలము. ఇక ఈ ఇంద్రియాలు నైచూచారా? ఇంద్రియాణం జరయంతి తేజః. ఇవి కొద్దికాలం మమ్ములను అలరించినప్పటికీ క్రమక్రమంగా కాలానుగతంగా తమ తేజస్సును పోగొట్టుకుంటూ ఉంటాయి. ఇటువంటి ఇంద్రియాలతో మేము పొందే విషయాల వలన మాకు ఒరిగేదేమున్నది? ఏమి ఆనందము? ఏమి ప్రయోజనం? ఏమి లాభం? అటువంటి ఇంద్రియ విషయములు, వస్తువులు మీ వంటి మహనీయులు మాకు ఇస్తే ఏమున్నది? మేము పుచ్చుకొని సంతోషించేదేమున్నది? అపి సర్వం జీవితం అల్పమేవ. అసలు ఈ జీవితమే అతి స్వల్పకాల పరిమితం కదా. అందుచేత మీరు నాకు ప్రసాదిస్తానన్న నృత్యగీతాలన్నీ దయచేసి మీ దగ్గరే అట్టే పెట్టేసుకోండి స్వామి. అవన్నీ నాకు అవసరమే లేదు. నేను మృత్యువు గురించే తెలుసుకోవాలి. అయ్యా, మీరు సిరులు ప్రసాదిస్తానని కనికరించారు, బాగానే ఉన్నది. అయితే మా మానవులలో సిరులు పొంది అనుభవిస్తున్నవారు చాలామంది ఉన్నారు. కానీ ఏం లాభం? వారు వాటితో తృప్తి పొందటమే లేదే. తృప్తి పొందనప్పుడు ఎంత పొంది ఏం లాభం చెప్పండి? సిరులు లేనివారు, అయ్యో, మాకు ఆ గృహాలు, ఆరామాలు, వాహనాలు, ధనరాశులు లభిస్తే ఎంత బాగు అనుకుంటున్న మాట నిజమే. కాని అవన్నీ లభించిన వారిలో మరింకేమీ అవసరం లేదు అనే తృప్తి, సంతోషాలు అగుపించటం లేదే. అయినా మహాత్మా, మీ వంటి మహనీయుల, మహత్పురుషుల దర్శనమైన తరువాత ఇక నా వంటి జీవులకు ఇక లోటేముంటుంది? మహాపురుష సంశ్రేయః. మహనీయులకు తమ ఆశ్రయము కంటే మహద్భాగ్యం భూమిపై మరొకటుంటుందా? ఉండదు. నాకు అవసరమైనవి అవసరమైనంతవరకు మీ దర్శన ప్రభావం చేత వాటికవే లభిస్తాయి. ఇంకొక విషయం కూడా, మీరు ఎంతవరకు అనుమతిస్తారో, నిర్దేశిస్తారో అంతవరకు ఈ దేహముతో భూమిపై మేము సంచరిస్తూ ఉంటాము. ఎప్పుడు మీ సొత్తు అయిన ఈ దేహమును మీరు స్వీకరించాలని అనుకుంటారో మరుక్షణం ఇది మీ పాదాలు చేరుతుంది. దేహంతో బాటే నావి అనుకున్నవన్నీ మరునిమిషం మరెవరివో అయిపోతాయి. కాబట్టి ఈ దేహంతో అనుభవించే వస్తు, విషయ, స్థితి, గతుల గురించి మిమ్ములను వరంగా ప్రార్థించాలని నాకు ఏమాత్రము కించిత్ కూడా అనిపించటం లేదు. అందుచేత మృత్యువు, మృత్యు తదనంతర స్థితిగతులు గురించి జ్ఞానభిక్ష ప్రసాదించండి. నాకు అంతే చాలు. హే భగవన్! మహాత్మా, మేము చావు, పుట్టుకల మధ్య చిక్కుకొని అవిశ్రాంతంగా పరిభ్రమిస్తున్న కీటక జీవులం. ఇక మీరో మార్పు చేర్పులకు అతీతమైన కాలస్వరూపులు, అమృత స్వరూపులు. ఎక్కడో భూలోకంలో ఒక దేహమును ఆశ్రయించి ఉన్న నాకు నా పితృదేవుల యాగ మహిమా విశేషం చేత ఈరోజు మీ దర్శన భాగ్యం లభించింది. అట్టి పరమోత్కృష్టమే, మానవులకు సామాన్యంగా అలభ్యమే ఉండే మీ దర్శనం లభించిన తరువాత ఇక మేము సుదీర్ఘ జీవితం, ధన, గృహ, వస్త్ర, భూ, రాజ్య సంపదలు కోరుకోవటమంటే అంతకన్నా తెలివితక్కువతనం ఇంకెక్కడన్నా ఉంటుందా చెప్పండి? మీ దర్శనం చేసుకుని ఇక అల్ప వస్తువులను కోరుకోవటమంటే మహారాజు దయకు పాత్రులమే తినుబండారాలు కోరుకోవటం వంటిది కదా. మీ దయకు పాత్రుడని కూడా మా లోకంలో భౌతిక సంపద, దీర్ఘాయుష్యు మొదలైన వివరంగా కోరుకోవటం తెలివితక్కువ కాదా మరి స్వామి? నేను మృత్యువు గురించి సహచరులతో సంభాషించియే ఉన్నాను. అయితే నాకు సమగ్రమైన నిర్దిష్టమైన అవగాహన లభించలేదు. కాబట్టి మృత్యు తదనంతరం అనే విషయమే మీ ప్రవచనము బోధ వినాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటారా, ప్రతి ఒక్క జీవుడు ఎప్పటికో అప్పటికి మృత్యువులో ప్రవేశించటం అనివార్యం కదా. మరి జనులు మృత్యువు గురించి తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి? అందుచేత కూడా ఈ నచికేతుడు మీ వంటి జ్ఞానశిరుడగు మహనీయుని నుండి మరింకేమి కోరుకోడు. నాకు మృత్యువు మృత్యు తదనంతర స్థితిగతుల గురించి మాత్రమే వివరించి జ్ఞానమును ప్రసాదించండి. నన్ను పవిత్రునిగా తీర్చిదిద్దండి. నాపై మీ బోధామృతమును వర్షింపజేయండి. నమో నమః.